52 శాపాలు వరాలు చేసేదేమిటి? పద్మలీల తల్లి, మరి ఈ విదురకలీలకు నువ్వు వరమిచ్చావు కదా. ఆ వరం ప్రకారం స్థూల శరీరంతో భర్త దగ్గరకు ఎందుకు వెళ్లలేదు? సరస్వతీదేవి ఇతర లోకాలకు వెళ్లాలంటే ఆత్మజ్ఞానము, పుణ్యము, వరము ఉండాలి. ఇవి ఉన్నా కూడా స్థూలదేహంతో వెళ్లటం సాధ్యం కాదు. సత్య సంకల్పులైన హిరణ్య గర్భాదులు ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. నాకు దయ్యం పట్టింది అనుకున్నంతసేపు అది పోనే పోదు. అలాగే నాకు పాంచభౌతిక శరీరం ఉంది, నేను ఆకాశంలో ఎగరలేను అనుకుంటున్నంతసేపు ఆకాశంలో తిరగటం సాధ్యం కాదు. పైన చెప్పిన ఆత్మజ్ఞానము, పుణ్యము, వరము అనేవి ఆతివాహిక శరీరాన్ని అందిస్తాయి. ఆతివాహిక శరీరం అంటే అహంకార వాసనతో కూడిన మానసిక శరీరం. ఇది వచ్చేటప్పటికీ స్థూలదేహం నశించిపోతుంది. వరము, శాపము అనేవి వాడు అంతకుముందే చేసుకున్న కర్మకు మేలుకొలుపు చేస్తాయి. అంతేగాని కొత్త కర్మను పుట్టించవు. ఎలాగంటే, ఒకడు ఒక పద్యం కంఠస్థం చేశాడు. ఒక రోజున చెప్పబోతే అది సాగలేదు. పక్కనే ఉన్న ఒక పెద్ద మనిషి మరచిపోయిన చోట ఒక పదం అందించాడు. అంతే, వెంటనే వాడు గుర్తు అందుకుని పద్యం మొత్తం దంచేశాడు. ఇక్కడ అందించిన పదం ఎటువంటిదో వరసాపాలు అలాంటివే కనుక పద్మలీల. నా వరం వల్ల విదురతలీలకు స్థూల శరీరంతో నేనున్నాను అనే అనుభూతి మాత్రమే కలిగింది. పద్మలీల దేవి, ఇన్ని పనులు చేసే ఈ స్థూలదేహం తత్వజ్ఞానం కలగగానే ఎలా పోతుంది? సరస్వతీదేవి పోక ఏం చేస్తుంది? తాడుమీద కనిపించే పాము కరుస్తుందా? పద్మలీల ఆ పామును చూసేవాడికి చెమటలు పట్టినాయి కదా, కనుక ఆ పాము ఎంతో కొంత పనిచేసినట్టే కదా. సరస్వతీదేవి, అవి పాము చేసిన పనులు కావు, వీడి భ్రాంతి చేసిన పనులు. వెలుతురు వస్తే ఆ పామే ఎగిరిపోతుంది, ఇంక చెమటలెందుకు పడతాయి? స్థూలదేహం పరిస్థితి అంతే. పద్మలీల దేవి, తాడుమీద కనిపించిన పాము చచ్చిపోయిందని ఎవడూ అనటం లేదు, కాని శరీరం చచ్చిపోయింది అంటున్నారు. నిజంగానే దేహమనేది పూర్తిగా శూన్యవస్తువైతే దేహం మరణించింది అనే వ్యవహారం ఎలా పుడుతుంది? సరస్వతీదేవి, అది ఒక భ్రాంతే. ఈ భ్రాంతికి కారణం పూర్వ సంస్కారం. ఈ ప్రపంచంలో మనకు కనిపించే సంసార భ్రమలన్నీ కూడా మన పాత సంస్కారం వల్ల మనం కల్పించుకున్నవే. అంతేగాని వాటికి వరాలు, శాపాలు, హిరణ్య గర్భుడు ఇలాంటివి కారణం కాదు. పద్మలీల దేవి, ప్రపంచం అంతా సంస్కారాల వల్లే వస్తుంది అంటున్నావు. అలా అయితే అది స్వప్నంలాగానే మనస్సు లోపలే కనిపించాలి, బయట ఎలా కనిపిస్తోంది? ఆయసర్ 71. సరస్వతీదేవి, బయట కనిపిస్తోందనుకోవటమే భ్రాంతి. నిజానికి ప్రపంచమంతా బయటిది కాదు, లోపలిదే. బయటిదిగా కనిపించినంత మాత్రాన బయటిది కానక్కర్లేదు అనటానికి ఒక ఉదాహరణ చెబుతా వినుకంటికి జబ్బచేసి. ఆకాశంలో ఇద్దరు చంద్రులు కనిపించారు. ఈ రెండవ చంద్రుడు ఎక్కడించి వచ్చాడు? లోపలనుంచే వచ్చాడు. లోపలే ఉన్నాడు కూడా, కాని బయట ఆకాశంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. కనుకనే తత్వజ్ఞులు, పుణ్యవంతులు మాత్రమే సూక్ష్మలోకాలను పొందగలరు అని చెప్పాను. స్థూలదేహాలేమో అసత్యాలు, ఆతివాహిక దేహాలేమో సత్యాలు. ఈ రెండూ కలిసి ఒకచోట ఇట్లా ఉంటాయి. విదురతలీల నా ఉపదేశం వల్ల తత్వజ్ఞురాలైంది. అందువల్లనే తన భర్త కల్పించుకున్న ప్రపంచానికి తాను వెళ్లగలిగింది.